31 సృష్టి ప్రళయాలు జోడెడ్లు. శ్రీరాముడు, గురుదేవ, ఇదేమిటి? ఒక ప్రక్క ప్రళయం జరిగిపోయిందంటున్నారు, భూమి బురద బురదగా ఉందంటున్నారు, పాతాళము భూమి బ్రహ్మాండ కపాలాలు మాత్రమే కనిపించాయంటున్నారు, మరో ప్రక్క ఈ కాలరాత్రికి కొండలు నదులు మొదలైనవి అవయవాలైనాయి అంటున్నారు, పలుగులు పారలు మొదలైనవి పూలమాలలైనాయి అంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? వశిష్ఠుడు, రామ, తత్వదృష్టితో చూస్తే నువ్వు చెప్పిందే నిజం. ఆ భైరవ రుద్రుడు మగవాడుగాదు, ఆ కాళరాత్రి ఆడదిగాదు, అసలు వాళ్ళిద్దరూ వ్యక్తులుగాదు, అక్కడ జరిగేది నృత్యమూ గాదు. ఇక భ్రాంతి దృష్టితో చూస్తే ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది. గమనికక్కడ వ్యాఖ్యాత మరికొన్ని విశేషాలు వ్రాశాడు. ఏమిటంటే, భ్రాంతి దశలో నశించిపోయిన పదార్థాలు కూడా మళ్లీ మొలకెత్తడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. యోగుల ప్రభావంచేత చాలా కాలం క్రిందటే బూడిదైపోయిన వ్యక్తులు మళ్లీ లేచి కూర్చొని మాట్లాడం కనిపిస్తోంది. పిచ్చెక్కినవాడికి చచ్చిపోయిన వాళ్లు కూడా తనతో పోట్లాడుతున్నట్లుగా అనుభవం ఉంది. ఇక స్వప్నంలో కనిపించే విచిత్రాలకు అంతే లేదు. కనుక అజ్ఞానం ఉన్నంతవరకు చిత్తంలో సమస్త పదార్థాలు సంస్కార రూపంగా నిలబడే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. వశిష్ఠుడు, రామ, బంగారానికి ఏదో ఒక ఆకారం లేకుండా ఉంటుందా? మిరపకు కారం లేకుండా ఉంటుందా? అలాగే అజ్ఞానం ఉన్నంతవరకు చైతన్యానికి చేత్యాకారం విషయాకారం తప్పదు. శుద్ధ చైతన్యం తెలియబడకుండా ఉన్నంతవరకు అది అజ్ఞానంతో కూడి ఉన్నట్టే లెక్క. ఆ దశలో దానికి ఏదో ఒక విషయాకారం తప్పదు. ఆ ఆకార పరంపరలో నశించినవి కూడా ఒక్కొక్కప్పుడు మళ్లీ కనిపిస్తూ ఉండడం సంభవమే. కనుక రామ, తత్వదృష్టితో చిదాకాశమని పరమాత్మ అని పరమేశ్వరుడని దేన్ని గురించి నేను ప్రస్తావించానో దానినే కొందరు సదాశివుడిగా, కొందరు విష్ణువుగా, కొందరు బ్రహ్మగా ఉపాసిస్తున్నారు. SA 82. అందుకనే ఆ సమయంలో నాకు కనిపించిన ఆ భైరవుడు, ఆ భైరవి ఇదంతా మాయమాత్రమని నేను గ్రహించాను. అయినా ఆకారాలు నాకు మాత్రమే కనిపించాయి, మరెవ్వరికీ కనిపించలేదు. నిర్విశేష చైతన్యాన్ని బోధించడానికి సద్ధార్థ సంబంధ కల్పన కొంత కావాలి, తప్పదు. అందుకే నేనప్పుడు చూసిన భైరవాకారాన్ని నీకు యథాతథంగా వర్ణించి చెప్పాను. ఆయసర్ 58. శ్రీరాముడు, గురుదేవ, తత్వదృష్టితో చూస్తే ప్రపంచమే లేదు, వ్యావహారిక దృష్టితో చూస్తే అది ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి ఎంతో కొంత అస్తిత్వం ఉంది, కాని ఆ కొద్దిమాత్రపు అస్తిత్వం కూడా ప్రళయంలో నశించిపోతోంది కదా. అది నశించిపోతే చైతన్యము చితిక్రియ చేతైత, చైతన్యము స్పందనక్రియ స్పందించేవాడు అనే త్రిపుటి ఉండనే ఉండదుగదా. అది లేకపోతే మీరు చెప్పిన నృత్యం ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, ప్రళయం అంటే ఏమిటి? త్రిపుటి పూర్తిగా నశించిన దశయే ప్రళయమంటావా? అలా అంటే అది తత్వదృష్టే. ఆ దృష్టిలో ప్రపంచమే లేదని నువ్వే ఒప్పుకుంటున్నావుగదా. అలా కాదండి, ప్రళయంలో అవిద్య మిగిలి ఉంటుంది. అలా చెప్పకపోతే మళ్లీ సృష్టి రావడం కుదరదు అంటావా? అలా అనేటట్లయితే అవిద్యతో పాటు త్రిపుటిగూడా ఎంతో కొంత మిగిలి ఉందని ఒప్పుకున్నట్లే. అవిద్య ఉంది గనుక దానివల్ల ప్రళయంలో కూడా రుద్రదేవి నృత్య భ్రాంతి ప్రకాశించే వీలు ఉండనే ఉంది. నువ్వు గ్రహించవలసినది ఏమిటంటే, తత్వదృష్టిలో స్థిరంగా ఉండి లోకదృష్టితో వ్యవహరించడం ఈశ్వరుడు చేసే పనేని. నువ్వుగూడా అలాంటి దృష్టినే పెంచుకోవాలి. శ్రీరాముడు, గురుదేవ, బాగుంది, లోకదృష్టిలో కాలభైరవి నృత్యాన్ని వివరించండి. ఆమె మెడలో చాటలు, జల్లెళ్ళు, రోళ్ళు, రోకళ్ళు, పలుగులు, పారలు ఇలాంటివన్నీ పూలమాలలుగా ధరించి నృత్యం కొనసాగించిందా? వశిష్ఠుడు, రామ, భైరవి భైరవులు అని ఇద్దరిని గురించి ప్రస్తావించాను. ఇందులో భైరవుడు చిన్మాత్ర స్వరూపుడు, మనోవాగతీతుడు. ఆయన సంకల్పమే స్పందశక్తి, అదే భైరవి. ఈవిడకే జీవచైతన్యము, ఉత్పత్తి ఆప్తి సంస్కృతి వికృతి శుష్క జయ విజయ చండిక ఉత్పల సిద్ధ అపరాజిత దుర్గ ఉమ సమ గాయత్రి సావిత్రి సరస్వతి భావ అనాహత మొదలైన పేర్లు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఆమె చేసే పనులను బట్టి, ఉపాసనకులు ఆమెను ఉపాసించే విధానాన్ని బట్టి వచ్చిన పేర్లు. ఆ దేవి చేసే రకరకాల పనులనే నేను నాట్యమని వ్యవహరిస్తున్నాను. సకల ప్రాణుల సృష్టిస్థితులు, జరామరణ రీతులు మొదలైనవన్నీ ఆమె చేసే పనులే. అవిద్యాకల్పితమైన జగత్తు అనే దేహాన్ని ధరించిన ఆ దేవి ఈ విధంగా నృత్యం చేస్తోంది గనుక ఆమెకు పలుగులు, పారలు మొదలైనవి అలంకారాలని చెప్పాను. నిజానికి కొండలు, కోనలు, ఆయుధాలు మొదలైనవన్నీ ఆ మాయాశక్తికి అవయవాలుగూడా. శ్రీరాముడు, గురుదేవ, అలా అయితే మీరు నా పాత ప్రశ్నను తిరగదోడుతున్నారు. నేనిందాక ప్రళయ సమయంలో ఏదీ ఉండదుగదా, అక్కడ నృత్యం ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాను. దృష్టిభేదంతో కుదురుతుందని మీరు సమాధానం చెప్పారు. మీరు మళ్లీ ఇప్పుడు చెబుతున్న సమాధానం చూస్తే, ప్రళయ సమయంలోనే నృత్యమనే పేరుతో సృష్టి, క్రియ అంతా జరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. అలా జరిగితే సృష్టి, ప్రళయము రెండూ ఏకకాలంలో ఉన్నాయని చెప్పిట్లవుతోంది. ఇది ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, రామ, ఈ ప్రపంచానికి అత్యంతికమైన అస్తిత్వంగాని ఆత్యంతికమైన నాస్తిత్వంగాని లేవని పూర్వం చాలాసార్లు చెప్పాను. ఈ జగత్తు సదసద్విలక్షణం అన్నాను. జగత్తు ఆత్యంతిక సత్యం కానప్పుడు ప్రళయం ఆత్యంతిక సత్యం కాగలదా? కాలేదు. కనుక సృష్టికిలాగానే ప్రళయానికి కూడా ఆత్యంతికమైన అస్తిత్వంగాని ఆత్యంతికమైన నాస్తిత్వంగాని లేవు. తత్వదృష్టిలో సృష్టి, ప్రళయాలు రెండూ లేవని తెలుసుకున్నప్పుడు రెండూ ఒకేసారి లేనివైపోతాయి. ఆ తత్వదృష్టి లేనప్పుడు లోకదృష్టితో చూస్తే ఆ రెండూ కలిసి సంచరిస్తూనే ఉంటాయి. అందుకనే పూర్వం ఐందవోపాఖ్యానంలో ఉత్పత్తి ప్రకరణంలో ఒక ఆయసర్వ్ 59 బ్రహ్మ యొక్క ప్రళయకాలంలో ఐందవ బ్రహ్మల యొక్క సృష్టి నిరాఘాటంగా కొనసాగిపోయిందని నేను చెప్పాను. అన్ని రకాల సృష్టులు భ్రాంతి మాత్రాలే అని కూడా నేనక్కడ నిరూపించాను. అందువల్లనే భైరవీదేవి నాట్యం చేస్తున్నా ఆమె అవయవాలైన పృథివ్యాధిలో కాలు ఎగిరిపడడం లేదు. కలగనివాడి మంచాన్ని ఇటూ అటూ జరిపితే వాడి కలలోని లోకాలు ఇటూ అటూ కదులుతున్నాయా? కనుక సృష్టితో పాటు ప్రళయం కూడా భ్రాంతి అని నువ్వు గమనించినప్పుడు నీ ప్రశ్నకు తావే ఉండదు. అది దృష్టిలో పెట్టుకొని ఆ భైరవీదేవి నృత్యాన్ని గమనించు. స84 ఆ దేవి తన పొడవైన చేతులను గిరగిరా తిప్పుకుంటూ నాట్యం చేస్తుంటే ఆకాశంలో ఎక్కడికక్కడ చెట్లు మొలిచినట్లై ఆకాశమంతా అడవిగా కనిపించింది. ఆమెకు చేటలు, గొడ్డళ్ళు మాత్రమేగాక సృష్టిలోని భావాభావ పదార్థాలు, కాలనకాల క్రమాదులు కూడా భూషణాలుగా మారిపోయాయి. ఆమె గిరగిరా తిరుగుతుంటే తాడుకు కట్టి తిప్పిన నిప్పు కొరివి నిప్పు చక్రంలాగా కనిపించినట్లుగా ఆమె తిరుగుళ్లే ఈ ప్రపంచంగా కనిపించింది. అంచేత అసలైన పరమశివుడంటే ఏమిటో తెలియనప్పుడే ఈ క్రియాశక్తి కనిపిస్తుందని, క్రియాశక్తి స్వరూపురాలైన ఈ దేవికి, జగత్తుకి భేదం లేదని నాకు అర్థమైంది. అయితే ఈ దేవి చైతన్య శివుడి యొక్క సంకల్ప స్వరూపురాలని పూర్వమే చెప్పాను.